కాలేజీ కన్న పిల్లలన్నో పప్ప కన్ను కొట్టి పిలిచిందిరా, ఓరి పిలిస్తే నాని పోగు కొట్టుకుంటా పోతే జేబు కాలి చేసిందిరా. కాలేజీ కన్న పిల్లలన్నో పప్ప కన్ను కొట్టి పిలిచిందిరా, ఓరి పిలిస్తే నాని పోగు కొట్టుకుంటా పోతే జేబు కాలి చేసిందిరా. కాలేజీ కన్న పిల్లలన్నో పప్ప కన్ను కొట్టి పిలిచిందిరా, ఓరి పిలిస్తే నాని పోగు కొట్టుకుంటా పోతే జేబు కాలి చేసిందిరా. కాలేజీ కన్న పిల్లలన్నో పప్ప కన్ను కొట్టి పిలిచిందిరా, ఓరి పిలిస్తే నాని పోగు కొట్టుకుంటా పోతే జేబు కాలి చేసిందిరా. దాని పేదాల రంగును చూసి నా గుండెల్లో దడదడ ఉంటే, దాని టైటు చింటాంటూ చూసి నా తలకాయ గిర్రున తిరిగే, ఎత్తు చెప్పు లేసుకొని రిక్కి నిక్కి నన్ను చూసి పిచ్చోన్ని చేసిందిరో. మాటలు చెప్పి చుట్టూ దింపుకున్నది, ముట్టుకొని ముద్దు పెట్టి మత్తులో నముంచినది, దాని చెయ్యి పట్టుకుంటేనే చక్కర వచ్చినట్ట ఆయ కన్ను తిరిగి కింద పడ్డరు. సదుపాయం